మెదడు పుస్తకం 19వ భాగం మనస్తత్వ శాస్త్రం. ఇంతవరకు శాస్త్రవేత్తలు వివిధ మెదడు లక్షణాల గురించి ఎలా కనుక్కున్నారో చర్చిస్తూ వచ్చాం. న్యూరాన్లు అంటే ఏమిటి? అవి ఎలా ఉంటాయి? వాటి మధ్య సంధులు ఎలా ఉంటాయి? అవి ఒకదాని మీద ఒకటి రసాయనాలు చల్లుకుంటూ ఎలా సంభాషించుకుంటాయి? వివిధ మెదడు ప్రాంతాల క్రియలేమిటి మొదలైనవి అన్నీ ఏకరువు పెట్టుకుంటూ వచ్చాం. ఈ అంశాలలో ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. కానీ ఇంతవరకు మనం చూసింది కేవలం ఒక సంక్షిప్తకరమైన చారిత్రక వృత్తాంతం మాత్రమే. కానీ పైన చెప్పుకున్న అంశాల గురించి కోటి వివరాలు గుప్పించినా కూడా, మెదడులో అణువణువుని ఎంత వివరంగా వర్ణించినా కూడా పాఠకులకి అది అంతగా ఆసక్తి కలిగించకపోవచ్చు. ఎందుకంటే సామాన్యంగా ఒక వ్యక్తి మెదడు గురించి తెలుసుకోగోరేది అందులోని అంగాంగ నిర్మాణం గురించో లేక విద్యుత్ రసాయన చర్యల విలక్షణ వ్యవహారాల గురించో తెలుసుకోవడానికి కాదు. మెదడు అనే ఈ విచిత్రమైన అవయవం మన మనోప్రపంచాన్ని ఎలా సృష్టిస్తోందో తెలుసుకోవడం కోసమే మనుషులు సామాన్యంగా మెదడు గురించి తెలుసుకోగోరుతారు. మన ఆలోచనలు, ఆవేదనలు, అనుభూతులు, అపోహలు, ఇలా మొత్తం మన ఆంతర్యంలోని అంశాలన్నిటినీ మెదడు ఎలా అదిలిస్తోందో తెలుసుకోగోరుతారు. మనం ఓ కొత్త భాషని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన మెదడులో ఏం జరుగుతుంది? పరీక్షకు ముందు రాత్రి ఎన్ని మానసిక కవాతులు చేసినా సరిగ్గా పరీక్షా సమయంలో మనం గుర్తు తెచ్చుకోదలచిన అంశం సబ్బుబిళ్ళలా ఎందుకు చేజారిపోతుంది? మెదడు వల్ల సంగీతాన్ని ఎలా ఆస్వాదించగలుగుతాం? కవిత్వం ఎలా రాయగలుగుతాం? ఎలా జీవించగలుగుతాం? ఇలాంటి గంభీరమైన, లోతైన ప్రశ్నల సమాధానాలు తెలుస్తాయేమోనన్న ఆశతో మెదడు గురించి అర్థం చేసుకోవడానికి బయలుదేరుదాం. మానసిక జీవనం, ఆంతర్యం, ఆలోచనలు, తపనలు మొదలైన విషయాలను ప్రస్తావించినప్పుడు మనం మనస్తత్వ శాస్త్ర పరిధిలోకి వచ్చేసాం. ఈ రంగంలో మన మానసిక జీవన అంశాలైన ఆలోచనలు, తలంపులు, చివరికి కళలు కూడా వాస్తవ విషయాలు అన్నట్టుగా పరిగణించి అధ్యయనం చేయడం జరుగుతుంది. కానీ ఆంతరిక అంశాల అధ్యయనాల మీద నాడీశాస్త్రం ఓ కఠోరమైన నియమావళిని విధిస్తుంది. శాస్త్రీయ అధ్యయనం అనేది కొన్ని నియమాలను అనుసరించి జరగాలని ఒత్తిడి చేస్తుంది. అలా ఒట్టు పెట్టుకుని కూర్చోవడం వలన శాస్త్ర పురోగతి కొంత మందగించిందని కొందరు నమ్మిన మాట నిజమే. భౌతిక రసాయన శాస్త్రాల లాగానే నాడీశాస్త్రం కూడా మనం చూసేది, వినేది, తాకేది, నిర్దిష్టంగా నిర్వచించగలిగేది, సంఖ్యాత్మకంగా వ్యక్తం చేయగలిగేది తప్ప మరిక దేన్ని ఒప్పుకోదని, అలా చెయ్యలేని విషయాలని పట్టించుకోనని అంటుంది.